బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా నిన్న చెప్పవే రుజువు చూపవే సమయమా నీ పనిగా నోవిలా గడిచిపోవడం న్యాయమా అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపించండి. ఎక్కడండి? లేదు కదా. లేకపోయినా అమ్మాయితో ఉన్నట్టు చెప్పాలి బాబు. నేను తనతో అబద్ధం చెప్పనండి. ఊరికే ఫార్మాలిటీ కోసం బాబు. ఫార్మాలిటీ కూడా చెప్పను. వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్ళు వాళ్ళు కలిసుందురందురే ప్రాణమైన వారు జంటలాగా చేరితే ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే నిన్న దారులేమో రెండే అవి ముళ్ళతోటి నిండే ఎంచుకోమనంటూ వదిలేసి వెళ్ళకే నిన్నలోన లోపమేదో నిండి ఉందని రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా నిన్న